మాల్గాడియకి గోల్కొండ చూడవచ్చినా, మావ దున్నరన్ని మల్ల నేను గీడకొచ్చినా. మాల్గాడియకి గోల్కొండ చూడవచ్చినా, మావ దున్నరన్ని మల్ల నేను గీడకొచ్చినా. యమ్మా యమ్మా చుమ్మా చుమ్మా, యమ్మా యమ్మా చుమ్మా చుమ్మా. మాల్గాడియకి గోల్కొండ చూడవచ్చినా, మావలున్నరని మల్ల నేను గీడకొచ్చిన. మాల్గాడియకి గోల్కొండ చూడవచ్చినా, మావలున్నరని మల్ల నేను గీడకొచ్చిన. మాల్గాడియకి గోల్కొండ చూడవచ్చినా, మావ దున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. మాల్గాడియకి గోల్కొండ చూడవచ్చినా, మావ దున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. మాల్గాడియకి గోల్కొండ చూడవచ్చినా, మావ దున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. మాల్గాడియకి గోల్కొండ చూడవచ్చినా, మావ దున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన. యమ్మా యమ్మా చుమ్మా